జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ, కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం అరణ్యకాండ శూర్పణఖ తన ముక్కు చెవులు కోసినటువంటి వారిని ఇలా చెప్పింది. వారు మంచి యవ్వనవంతులు, రూపసంపద కలిగినటువంటి వారు, సుకుమారులు, మహాబలవంతులు, పుండరీకముల వంటి విశాలమైన నేత్రములు కలిగినటువంటి వారు, నారచీరలను, జింక చర్మాలను ధరించినటువంటి వారు, ఫలములను, మూలములైన కందలు, దుంపలు మొదలైనటువంటి వాటిని ఆహారంగా తీసుకునేటటువంటి వారు, దాంతులు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారు, తాపసులు, వారు ధర్మ ప్రవర్తకులు, దశరథ చక్రవర్తి కుమారులు అని చెప్తే దాని విషయాలన్నీ కూడా వ్యాఖ్యానంతో సహా తెలుసుకున్నాం నిన్న. ఇంకా ఇలా గంధర్వరాజప్రతిమౌ పార్థివ వ్యంజనాన్వితౌ, వారు ఒక దేవతాస్వరూపలయ, వారంతా కూడా రాజలక్షణాలు కనిపిస్తూ ఉన్నవి. వాళ్ళు అసలు దేవతలు, మనుష్యులో కూడా మరి నతర్కయితం ఆలోచించటానికి, మనం తెలుసుకోవటానికి కూడా సాధ్యం కాదు. మరి ఆకారాలు చూస్తే అలా రెండు రకాలుగాను కనపడుతూనే ఉన్నాయి. రాజలక్షణాలు, మానవ లక్షణాలు ఉన్నాయి, దేవలక్షణాలు ఉన్నాయి అని అంటూ ఉన్నది. అలా ఆ రూపమునందు లయించినటువంటి శూర్పణఖ, రామరూపము అందరూ లయించారు, అందరూ కూడా దానిని ఆస్వాదించారు. ఆ రూపాన్ని అంత గొప్ప విశేషమైనటువంటివి ఈ రెండు శ్లోకాలు కూడా. ఈనాటికి స్వామికి ఈ అర్చా స్వరూపంలో ఉన్నటువంటి ఆయనకు అన్ని దేవాలయాల్లో, విష్ణువాలయాల్లో వింజామరలు వీస్తూ ఆ సేవ సమయంలో ఈ రెండు శ్లోకాలు ఈనాటికి చదువుతూనే ఉంటారు. అలాగే గృహములలో తిరువారాధనలు చేసేవాళ్ళు కూడా ఈ రెండు శ్లోకాలు చదువుతూ ఉంటారు. మరి నిరంతరము మర్చిపోకుండా ప్రతిదినము ఆ విశ్వామిత్ర మహర్షి కౌసల్య సుప్రజారామ అంటూ పలికినటువంటి శ్లోకాన్ని ఎలా సుప్రభాతంగా అనుసంధానం చేస్తున్నారో, వింజామర సేవా సమయము అంటే ఆయన పరమాత్మ ఆహారాన్ని తీసుకొని విశ్రాంతిగా ఉన్నప్పుడు విన్నవించేటటువంటి శ్లోకాలు, ఎంత గొప్ప స్థానమిచ్చాడో చూడండి. అంత గొప్ప స్థానము శూర్పణఖ చెప్పినటువంటి శ్లోకాలకు వచ్చింది. మహాధన్యురాలు ఆమె. ఇంకా చెబుతూ ఉన్నది, తరుణి రూపసంపన్న సర్వాభరణభూషిత దృష్ట తత్ర మయా నారీ తయోర్మధ్యే సుమధ్యమా. ఇంకా ఏమని చెబుతాం రా, అద్భుతమైనటువంటి విషయం ఇది. ఆ ఇద్దరి మధ్యనే ఉన్నటువంటి ఒక స్త్రీ ఉన్నది, ఆమె కూడా తరుణంలోనే, యవ్వనంలోనే ఉన్నది, రూపసంపన్న తల్లి. ఆమె సర్వాభరణములు ధరించి ఉంది, వీరి దగ్గర ఆభరణాలు లేవు, పట్టు చీరలు కట్టి ఉన్నది, వీరేమో నార చీరలు కట్టి ఉన్నారు. వారి మధ్యలో ఉన్నటువంటి సుమధ్యమా అంతటి త్రిలోక సుందరి, త్రిలోకమే కాదు అసలు భువనములలో ఎక్కడా కూడా ఆ సౌందర్యం కనిపించదు. కనుక ఆమె అలా ఉన్నది, వారయ్యా నా ముక్కు చెవులు కోశారు అని అంటే, ఇది తస్యాం బ్రువాణాయాం చతుర్దశ మహాబలవాన్, మహాబలవంతులైనటువంటి వారిని 14 మంది రాక్షసుల్ని పంపించాడు, ఓ వాళ్ళ పని పట్టు అని అంటే వాళ్ళు వచ్చారు ఇక్కడికి. తత శూర్పణఖ ఘోర తీసుకుని వచ్చి చూపించింది, దూరంగా ఉన్నారు వాళ్ళు. అప్పుడు రామచంద్రస్వామి చూశాడు, ఓహో వీళ్ళందరూ కూడా మన కోసమే వస్తున్నారు, వాళ్ళు ఆయుధాలు పట్టుకొని వస్తున్నారు, వాళ్ళకి మాటలు ఉండవు, ఇక నరికేయటమే వాళ్ళకి తెలిసింది అంతే. అలా చేత్తో చూపించింది, వాళ్ళు వచ్చేస్తున్నారు. చూశాడు రాముడు ఇది సంగతి అనుకుని ఒకేసారి 14 బాణాలు ధనువుకి సర్జన్ చేసి దాంట్లో పెట్టేసి వదిలేశాడు. అవి 14 మందిని, వాళ్ళు వరుసనే అలా ఉంటారు కదా, కొంచెం కొంచెం ఎడముంటుంది, అయినా సరే 14 మందిని ఒకేసారి చంపేసిన ఈ బాణాలు వచ్చి, అది ఆ లాఘవం రామచంద్రస్వామి చేసినటువంటిది. ఒక్కసారి భయపడిపోయింది, మళ్ళీ పరిగెత్తుకెళ్ళింది. అయిపోయారా, మొత్తం పోయారు 14 మంది, ఏదో పదార్థం మహావీరులు అని చెప్పావు అంటే, అయితే ఇక మేమే బయలుదేరుతున్నాం, 14,000 మంది అండి. వాళ్ళు బయలుదేరారు. ఎలా ఉన్నది అని అంటే, కొంచెం రౌద్రరసం కనుక ఆయన ఇప్పుడు మనకి వాల్మీకి ఎలాగో, గోవిందరాజు వ్యాఖ్యానం ఎలాగో, తెలుగులో వచ్చేటప్పటికీ గోపీనాథం వెంకట కవి అద్భుతమైనటువంటి కవిత్వము. ఇంకా ఎవరు చాలామంది రాశారు, ఏదో గొప్పగా చెప్పుకుంటారు, ఆ వాసుదాస స్వామి రాశారు మందరము అని, ఆయన పద్యాలలో సొంపే ఉండదు. ఏదో ఆయన యాజ్ ఇట్ ఈజ్గా 2 ట్రాన్స్లేషన్ చేయాలన్నట్టు చేస్తాడు. వ్యాఖ్యానాలు, ఈ సంస్కృత వ్యాఖ్యానాలు అన్నీ కూడా 4 ఉన్నాయి. వ్యాఖ్యాన చతుష్టయంతో వావిళ్ళవారిది, ఇంకా ఒక 16 వ్యాఖ్యానాలతో చౌఖాంబ వాళ్ళు ఈ మధ్యన వేశారు. మరి అది వారికి అందిందో మనకేం తెలియదు. వాటిని తెలుగులో ఆయన రాశారు. అయితే చాలా గొప్పగా చెప్పుకుంటారు, మంచిదే మరి, తెలుగులో వచ్చింది కదా. అలా రాశారు ఆయన. అయితే పద్యముల సొంపు కానీ ఇలా కవిత్వపు ఇంపు కానీ ఏమీ కనిపించదు వాటిల్లో. ఈయనది మాత్రం చాలా అద్భుతమైనటువంటిది. భాస్కరుడు రాశాడు పద్యముల్లో, బాగుంటుంది కానీ సంగ్రహంగా ఉంటుంది. రంగనాథుడు రాశాడు పూర్వకవుల్లో, అది ద్విపద పాడుకోవటానికి, అదే ఎక్కువగా జనంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అన్ని పాటల్లాగా పాడుకుంటూ జనం వెళ్ళిపోతారు, తంబురాలు పట్టుకొని పూర్వం అలా తిరిగేవాళ్ళు. వాళ్ళు చాలామంది చెప్పారు ఆ రంగనాథ రామాయణాన్ని పూర్వం, అందరికీ అవే తెలుసు. ఆయన అనేక కల్పనలు చేశాడు, ఆయనే ఆ కల్పనలకి ఇంకా పాడేవాళ్ళు ఇంకా కొన్ని జోడించేసి రామాయణంలో అసలు ఏమిటి అనేది, అసలు ఏమిటనేది తెలియనియకుండా పోయింది. ఇప్పుడు సామాన్యులకు కూడా అన్నీ అలా సందేహాలు వచ్చేస్తూ ఉంటాయి, ఇది నిజమేనా అది నిజమేనా అంటూ. మరి ఏం చేయగలము, అది ఎంత జానపదులలా పాడుకుంటూ వెళ్ళిపోయారు. వారికేమీ చరిత్రతో వీటితో ఏం పని లేదు. ఆ ఇంపు సొంపు ఉంటే వీర రసం వచ్చినప్పుడు అది, శృంగారం వచ్చినప్పుడు ఇది, దుఃఖరసం వస్తే అది, ఆ రసాలు ఒలికించేవాళ్ళు వాళ్ళు. అది ఆస్వాదం చేయటానికి అద్భుతంగా ఈనాటికి బాగానే ఉంటుంది. కనుక జానపదముల్లో అలా వెళ్ళిపోయింది రంగనాథుడిది. ఇంకా చాలామంది సంస్కృతంలో రాసిన వాళ్ళు ఉన్నారు, ఇతర భాషల్లో, ప్రపంచ భాషల అన్నింటిలోకి రామాయణం అనువాదాలు జరిగినాయి. వారి వారి భావాలను అనుసరించి వారు వారు చెప్పుకున్నారు. ఇవి కొంచెం బాగుంటాయి అక్కడక్కడ, నేను ఈయనది కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో చెబుతూ ఉంటాను. ఏది వాల్మీకానికేమి వ్యతిరేకం కాదు, ఇది గోవిందరాజీయ వ్యాఖ్యానాన్ని కూడా ఆయన అనువాదం చేశారు చాలా భాగము. వాళ్ళు వస్తూ ఉన్నారు, కరుడు రథం వస్తూ ఉన్నదని చెబుతూ ఉన్నాడు ఆయన. ఎలా వస్తూ ఉన్నదంటే, కాంచననేమి సంఘట్టనం ఉన్నత్రో ఓ పెనుగట్టు శిలలెల్ల పిండి కాగా కనకధ్వజాగ్ర సంఘటిత పట ప్రభంజన ఘాతమున మేఘ సమితి పార చెటుల ఘోటక ఖురపుట ఘట్టనోద్ధూత ధరణీపరాగమంబరము నిండ కనక ఘంటా ఘణం ఘణ నినాదంబులు దిక్కరి కర్ణముల్ వ్రక్కలింప గగనమున చను రవి శతాంగంబు పగిది లోచనంబులక దిర్విలో అతి దుర్విలోకమగుచు శీఘ్ర భరమున శేషుండు శిరము వంప గాఢ రయమును చనుచుండే కరుని రథము. శేషపద్యము అన్నడక ఆ పదములు అనుష్టుపు శ్లోకాలకి ఇంత పట్టు ఉండదు చదివేటప్పుడు. కనుక అంతా ఇలా వినటానికి బాగుంటుంది, పైగా మనకి మాతృభాష కదా. వాల్మీకిని విషయం గొప్పదిగా అంగీకరిస్తాం. మరి భాష వచ్చేటప్పటికీ సంస్కృతం అంటే దేవభాషగా దాని స్థానం దానిదే, కానీ మాతృభాష మనకు తెలుగు. అందుకోసంగా దాన్ని మనం ఇలా చెప్పుకుంటాం, చాలా బాగుంటుంది. రథము కాంచన నేమి, దానికి రథ చక్రానికి ఉండేటటువంటి నేమి అంటారు దాన్ని, కమ్మి అని ఏదో అంటారేమో మరి మనకి వ్యవసాయదారులు. అది పట్టా అని కూడా అంటారు అనుకుంటా, పట్టా అంటుంటారు, పట్టాలు వేయించటము అంటుండేవాళ్ళు ఈ వ్యవసాయంలో. కుప్పలు కొట్టేటప్పుడు వచ్చేటప్పటికి ఆ కమ్మరి దగ్గర తీసిపోయి పట్టాలు కొంచెం బిగింపు చేయించేవాళ్ళు. అలా అది అది మనం ఇనుముతో అయితే వాడిది కాంచనం బంగారంతోనట. ఆ పెను గట్టు శిలలు పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా పిండి పిండి అయిపోతూ ఉన్నాయి, అది వస్తూ ఉంటాయి. కనక ధ్వజాగ్ర సంఘటిత పట, బంగారపు ఆ ధ్వజము అంటే ఆ కర్ర, జెండా కర్ర, ఆ పైన ఉన్నటువంటి పటము అంటే ఆ జెండా, అది వెళ్తూ ఉంటే మహావేగంగా పోతూ ఉంటే ఆ గాలి అలా ఎదురే వచ్చేటప్పుడు గాలి వస్తుంటుంది కదా, రెపరెపలాడుతూ ఉంటాయి జెండాలు, అదిగో దాని ద్వారా పుట్టినటువంటి ఆ గాలికి గాలిని అడ్డు పెడుతుంటుంది అది. ఆ గాలి పుట్టినటువంటి ఆ గాలిని అడ్డు పెడితే మేఘాలు ఆకాశంలో ఉన్నవన్నీ కూడా చల్లా చెదురైపోతున్నాయట, అంత వేగంగా గాలి ఉన్నది అంటూ ఉన్నాడు. చెట్టుల ఘోటక కురపుట ఘట్టనోద్ధూత ధరణీ పరాగంబు, ఆ గుర్రములు రథానికి కట్టినటువంటివి వాటి కురములు అంటే గిట్టలు, అవి వాటి ఘట్టన చేత భూమి అంతా కూడా దుమ్ము దుమ్ము అయిపోయి ఆకాశం అంతా నిండిపోతూ ఉన్నది. ఇక మళ్ళీ కనక ఘంటాఘణంఘణములు, కనక ఘంటలు బంగారు ఘంటలు కట్టినట రథానికి, అవి మోతలు మోగుతూ ఉంటే దిక్కులలో ఉన్నటువంటి ఏనుగులు దిగ్గజములు చెవులు పగిలిపోతూ ఉన్నాయి. ఆకాశం మీద వెళ్ళే సూర్యుని రథము మాదిరిగా భూమి మీద వస్తూ ఉన్నది ఈ కరుడు యొక్క రథము. ఈ బరువుకి శేషుడు కూడా శరము ఉంచాడు, భూమి బరువు అలా పోతూ ఉన్నది. కొన్ని అతిశయోక్తులు ఉండవచ్చు, ఈ అతిశయోక్తుల ద్వారా కథాభాగానికి ఏం అడ్డం లేదు, కథలో మార్పు అదేమీ లేదు కదా, అతిశయోక్తులు ఉంటే ఉంటాయి. అలాంటి వర్ణనలు వాల్మీకి చేస్తూనే ఉంటాడు. అలా పెద్ద మోత ధ్వని చూశారు వినపడుతూ ఉన్నది కనుక ఆ లక్ష్మణ స్వామికి చూపించాడు రాముడు. చూసావా లక్ష్మణ, అసదృశ్యమై మహాభ్రము మహాధ్వని చేయుచు ఘోరభంగిన ఆకాశమున నెత్తురుల్ కురియగా దొడగిన్ మరి భూనభంబులందు సకల దుర్నిమిత్తములు తోచుచునున్నవి ఇన్నియుం కరంబు అసుర వినాశ సూచకములై కనుపట్టడి కంటే లక్ష్మణ. చూసా ఉంటాయా లక్ష్మణ, పెద్ద ఆకాశం మీద మోతలు మోగుతూ ఉన్నాయి, అలాగే నెత్తురు కురుస్తూ ఉన్నది, దుర్నిమిత్తాలు భూమి మీద ఆకాశం మీద కనపడుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే రాక్షస నాశనమే వాళ్ళు వస్తూ ఉన్నారనుకుంటా. ఇంకా మరి పోయింది కదా, ముందేదో వచ్చారు, తర్వాత ఇంకెంతోమంది వస్తున్నారు, కనపడుతూ ఉన్నది అలా. కనుక నువ్వు మీ వదిన గారిని తీసుకుని అలా కొండ గుహలోకి వెళ్ళు అంటే, కాదు అన్న నేనే యుద్ధం చేసి వాళ్ళని సర్వనాశనం చేస్తాను, వదిన గారు మీరు కూడా హాయిగా వెళ్ళండి అన్నాడు ఈయన. అంటే కోపంగా ఆయనకు కోపం వచ్చేసింది, కోపం వచ్చి ఒక చూపు చూశాడు, వెళ్ళు సౌమిత్రి అనేటప్పటికి ఇంకేం చేయలేక వెళ్ళిపోయాడు ఆయన. సుమిత్రానందనుడు అన్నమాట సౌమిత్రి అంటే. ఎందుకనంటే మీ తల్లి ఏం చెప్పింది, నా మాట వినమంది కదా అని, ఇక వేరే చెప్పవసరలా, సౌమిత్రి అంటే చాలు, చెప్పిన పని ఎదురు చెప్పకుండా చేస్తాడు. అలా చేశాడు ఆయన. వాళ్ళు కొండ గుహలోకి వెళ్ళారు. ఇవి వచ్చేటటువంటివి వాల్మీకి కూడా చెప్పాడు, ఇది తమ్ మేరు శిఖరాకారం తప్త కాంచన భూషణం హేమచక్రమ సంబాధం వైడూర్యమయ కూబరం. ఇలా చెబుతున్నాడు ఆయన. అంటే అది పట్టు వేరు, ఇది రచనలో ఉన్నటువంటి విధానం, ఈయనది వేరు. అలా ఇక గదలు అసి ముద్గరములు ఇలాంటివి ఆయుధాలు పట్టుకొని వస్తూ ఉన్నారు వారు. వస్తూ ఉంటే రామచంద్రస్వామి బాగా నడుముకి పంచ బిగగట్టాడు, జుట్టు కూడా ముడివేసేసేసాడు, ధనుస్సు సర్జన్ చేశాడు, రెండు వైపులా అమ్ములు పొదులు పెట్టుకున్నాడు, అయేషి వదులుతూ ఉన్నాడు, బాణాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, రైహిమనిపోతూ ఉన్నాయి బాణాలు. రధిక సారథికేతు రజ్జయుతంబులౌ మందరాచల నిభస్యందనములు కాలజీమూత సంఘాత సంకాశంబులయ్యొప్పు మత్త మహాగజములు జవసత్వ జితమన పవమాన మాధవ వాహనంబులు సమిద్వాహనములు కాటుక కొండల కరణి మేనులు గ్రాల విర్రవీగుచునున్న వీరభటులు మడిసి రొక్కొక్క ఎడ పెక్కు మలల మాట్కి దారుణాకార రామహస్త ప్రశస్త చండ కోదండ నిస్సృత చెటుల కాండ దండ మండిత కాండ ప్రకాండ హతిని. ఆ రామచంద్రస్వామి యొక్క హస్త ప్రశస్త చండ కోదండము చేతిలో ఉన్నటువంటి గొప్ప పొగడదగినటువంటిది ఆ కోదండము, ఆ ధనుస్సు అంతెత్తుంది 96 అంగుళాలు ఎత్తు. ఆయనైతే అంతెత్తు ఉంది ఆ ధనువు. ఆ ధనువు నుంచి బయటికి వచ్చేటటువంటి నిస్సృతం దాని నుంచి వస్తూ ఉన్నాయి, వాటి అంతటా అవే వస్తున్నాయట, అమ్ములు పొదలో నుంచి అవే లేస్తూ ఉన్నాయి, తగులుకుంటూ ఉన్నాయి నారికి, లాక్కుంటూ ఉన్నాయి, వచ్చేస్తూ ఉన్నాయి. కాలదండిత మండిత కాండ ప్రకాండములు, కాలదండము యమదండము అది పడిందంటే అవుటే కదా, అలా ప్రాణాలు తీసిపారేస్తూ ఉన్నాయి. కాండ ప్రకాండములు బాణములు, అక్కడ ధనుస్సు ప్రశస్తము ఉన్నారు, ఇక్కడ కాండ ప్రకాండం అంటూ ఉన్నారు. కాండములు అంటే బాణాలు, ప్రకాండము అని అంటే శ్రేష్టమైనటువంటి బాణములు. ఇలా బయలుదేరి వస్తూ ఉంటే రధిక సారథి కేతు, రథాల మీద వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వారిలో రథికుడు చస్తున్నాడు, సారథి చస్తున్నాడు, జెండాలు ఇరిగిపోతున్నాయి, ఏనుగులు గుర్రములు కూడా చచ్చిపోతూ ఉన్నాయి, మొత్తం మందరాచల నిభస్యందనాలు, మందర పర్వతంతో సమానమైనటువంటి పెద్ద రథములు, రథములు అలా పోతూ ఉన్నాయి. ఇక ఏనుగులు కాలజీమూత సంఘాత సంకాశములు, ప్రళయకాలములో వచ్చేటటువంటి నల్లని మేఘ సమూహములులాగా ఉన్నటువంటి మత్త గజములు అవి చచ్చిపడుతూ ఉన్నాయి. ఇక గుర్రములు జవసత్వజిత మనఃపవమాన మాధవ వాహనంబులు, ఆ వేగము చేత ఆ మనోవేగాన్ని మించి అక్కడ పవమానుడు ఉంటాడు, అంటే వాయువేగాన్ని మించి మాధవ వాహనము అంటే గరుత్మంతుడు, గరుడ వేగాన్ని మించినటువంటి వేగము కలిగినటువంటి గుర్రములు చచ్చిపడిపోతూ ఉన్నాయి. ఇక కాటుక కొండలలాగా ఉన్నారట వీరభటులు, పెద్ద పెద్ద రంపాలంతంత కత్తులు, భయంకరమైనటువంటివి పట్టిశములు, మరిషలు, బల్లములు, అనేక ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళు వీరు. ఈ మొత్తం అందరూ కూడా మడిసిరి చచ్చిపోయారు, ఒక్కొక్క చోట పెద్ద కొండలలాగా పడిపోతూ ఉన్నారు, గుట్టలు గుట్టలు పడిపోతూ ఉన్నారు. అలా తరిగేసినట్టు అయిపోతూ ఉంది. ఇంకా ఒక అస్త్రమును తీసి వదిలాడు రాముడు. రామధనుర్ముక్తంబగు భీమాస్త్రంబపుడు వేయి పిడుగుల మ్రోతం వ్యోమమున నేగి గ్రక్కున తామసుడగు కరుని యురము తప్పక జొచ్చనా. వెళ్ళిపోతూ ఉన్నారు చాణూరుడు, ముష్టికుడు, అందరూ చాణూరు ముష్టికులు కాదు, కరుడు దూషణుడు. మహాభయంకరమైన మోత మోగిందట ఒకసారి ఆ ధనస్సు కల తగిలించేటప్పటికీ పెద్ద ధ్వని వచ్చేసింది, అలా తగులుకోగానే ఆన్ అయిందన్నమాట. లేదు మన ఈ కంప్యూటర్లు వీటిలో చేస్తున్నారు కదా మరి ఎన్నో, ఒక్కసారి అది అలా టచ్ అయింది అంతే పెద్ద మోత. 1000 పిడుగులు పెడితే ఎంత మోతో ఆకాశంలో, అంత మోత మోగింది, మహావేగంగా వచ్చేసింది. కరుడి యొక్క ఉరస్థలాన్ని చీల్చవతలు పడేసింది, రొమ్ముని చచ్చిపోయారు, మొత్తం అందరూ చచ్చిపోయారు. ఎంత సమయమండి? 3 గడియల కాలమట. 3 గడియలు, గడి అంటే 24 నిమిషాలు అండి, అంటే 3 24లు 72 నిమిషాలు. గంట 12 నిమిషాలు మొత్తం అయిపోయింది. భయంకరమైనటువంటి సంగ్రామం అది. అంతా ఇక ఏమీ ఏ రకమైనటువంటి గ్యాప్ లేదు, తరిగేస్తూ ఉన్నాయి బాణాలు పోయి మొత్తం కూడా పీనుగు పెంట అంటారే అదుగాల అయిపోయింది. అప్పుడు వాడెవడు అకంపనుడు, త్వరమాణస్తతోగత్వ జనస్థానాద్ అకంపన, అకంపనుడు వాడు పారిపోయాడు. ఇక వాడిలో అడొక్కడు మిగిలిన వాడు, ఈ శూర్పణఖ ఎక్కడ ఎక్కడ ఉందో పాపం, ఏ చెట్లు చాటుని దాక్కుందో బా, దానికి మోషన్స్ కూడా అయిపోయి ఉంటాయి, పారిపోయింది. చూసింది సీతమ్మ, తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్ట వైదేహీ భర్తారం పరిశస్వజే. వాళ్ళు అక్కడ చూస్తూనే ఉన్నారు, లోపలికి వెళ్ళిపోయేం దాక్కోలేదు, మొత్తము ఈ యుద్ధం అంతా చూస్తూనే ఉన్నది సీతమ్మ. తం దృష్ట్వా అలా నిలబడి అలా యుద్ధం చేసి వారిని అందరినీ సంహరించినటువంటి రామచంద్రస్వామిని చూసింది అమ్మ. శత్రుహంతారం, శత్రువులను నశింపచేసేటటువంటి వాడు ఆ రాముడు. మహర్షీణాం సుఖావహం, మహర్షులకు సుఖం కలిగించేటటువంటి వాడు. ఆయన్నే చూసి పరిశస్వజే పరిగెత్తుకుంటూ వచ్చేసింది. పరిత స్వజే కౌగిలించుకున్నదట. ఎలా అంటే ఆయన శరీరములలో ఉన్నటువంటి అవయవములు అన్నీ కూడా తనకు తగిలేటట్టుగా తన శరీరంతో కప్పేసింది ఆయన్ని. పరిత స్వజే అంటున్నాడు ఆయన వాల్మీకి. మొత్తము ఆనందం అది, ఈ తల్లిది ఆనందం. ఎందుకోసం అని అంటే అంతకుముందు అన్నది కదా, ఏది మా తండ్రి పురుష రూపంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి ఇచ్చి పెళ్లి చేశాడు అంది, నువ్వు కూడా ఒక మగాడివేనా అన్నది ఆమె. మరి ఆనాడు అన్నటువంటి దానిని చూపించాలని ఈయన కూడా లక్ష్మణుడిని పంపించేశాడు. కనుక అలా కౌగిలించుకున్నదమ్మా. రేపు చూద్దాం, టైం ఇక్కడ అయిపోతుంది, ఇంకా దీనికి వ్యాఖ్యానాలను. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.